నడరాజ సుమనసిరి మల్లి సెనేలత సెల్లమ్మ నంగి ఉతురే దకునే కొదనక హోవేవా అప జీవత్యుత్తే ఇకటాయి మే మ్లేచ్చ యుద్ధ అపి ప్రతిక్షేప కరదు అప అప మేయాయుత్తే వెటమాయం వట కురల్ కాగన మీ నోవ మౌబిమట అన్నవిన అపల ఉపద్రవ కరణ ఏవుంగైన్ ఏ వేరాగన్నట సటాన్ కరదు అల్కూనే Alcune già sapete che c'è una guerra civile in nostro paese. Però questa canzone diciamo che noi, se siamo da sud oppure da nord, siamo tutti uguali. Non dobbiamo litigare per un pezzettino di terra. Dobbiamo essere uniti. Allora questa canzone che spiega per la unità. Grazie. Senelata nangye